పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్టుగా బాటనీ క్లాస్ అంటే బోరు బోరు హిస్టరీ రొస్టు కన్న రెస్టు మేలు పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు రేకులు డిస్కోలు చూపుతారు దువ్వెనే కోడి గట్టు నవ్వెనే ఎడ్డినట్టు ఎవ్వరే పొప్పము బాబు కన్నెనే చూడనట్టు కన్నులే తేలనట్టు ఎవ్వరీ వింత ఖరీదూ జోరుగా వచ్చాడే జంతు బాండు మార్గమే చెప్పు గురువా తాళం రాదు మార్చిది మార్చి తాళం పడరా మార్చినే తెలుసుకుంటే ముడితలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా కొండలా కోర్సు ఉంది ఎంతకి చక్కనంది ఎందిరో ఎంత గొడవా ఎందుకి వైరాన్న వెర్రి నాన్న వెంటనా సులువైన దారిలో ఉన్నాయి సెప్టెంబర్ మార్చి పైన వైదా పట్టింది దేనికైనా ఈ మురిగిపోతారు జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగడ జగ